వాతావరణం పుస్తకం 8వ భాగం. ఏదైనా పదార్థాన్ని మండించినప్పుడు లేదా తుప్పు పట్టనిచ్చినప్పుడు అది గాలిలోని ఆక్సిజన్తో కలిసి బరువు పెరుగుతుందని వాదించాడు లెవోషియే. ఆక్సిజన్ మాయమై నైట్రోజన్ మాత్రమే మిగులుతుంది. ఇనుము తుప్పు పట్టినప్పుడు అది ఆక్సిజన్తో కలిసి ఐరన్ ఆక్సైడ్గా మారుతుంది. పాదరసాన్ని వేడి చేసినప్పుడు అది ఆక్సిజన్తో కలిసి ఇటుక రంగు మెర్క్యూరిక్ ఆక్సైడ్గా మారుతుంది. ఆ మెర్క్యూరిక్ ఆక్సైడ్ని మళ్ళీ వేడి చేస్తే పాదరసం ఆక్సిజన్లుగా విడిపోతుంది. మెర్క్యూరిక్ ఆక్సైడ్ నుంచి వచ్చిన ఆక్సిజన్లో మామూలు గాలిలో కన్నా వస్తువులు త్వరగా మండుతాయి, ఎందుకంటే గాలిలో ఉన్నది కేవలం 1/5 వంతు ఆక్సిజనేగా. ఆ విధంగా ఫ్లాగిస్టాన్తో పని లేకుండా రూదర్ఫర్డ్ చేసిన ప్రయోగానికి, ప్రీస్లీ చేసిన ప్రయోగానికి వివరణ దొరికింది. కట్టెలోనూ కొవ్వొత్తిలోనూ ఉండే అణువులలో కార్బన్ పరమాణువులు ఉంటాయి. కార్బన్ పరమాణువులు ఆక్సిజన్తో కలిస్తే కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుంది. ఎన్నో ఆక్సైడ్లు లాగానే ఇది కూడా వాయువే కాబట్టి గాలిలో కలిసిపోతుంది. అందుకే కట్టెని మండించినప్పుడు మిగిలే బూడిద బరువు కట్టెకు బరువు కన్నా తక్కువగా ఉంటుంది. అందుకే కొవ్వొత్తిలో మైనం కాలినప్పుడు ఇంచుమించు పూర్తిగా మాయమైపోతుంది. ఆధునిక రసాయనిక శాస్త్రానికి జ్వలన ప్రక్రియ గురించి అవగాహన, అందుకు 25 ఏళ్ళు వచ్చిన పరమాణు సిద్ధాంతం పునాదులు. 3వ అంశం, అణువులు, ఎత్తులు. లెవోషియే కృషి వల్ల నిజంగా గాలి అంటే ఏమిటో మనుషులకి అర్థమయ్యింది. గాలిలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ ఉంటుందని నేడు మనకు తెలుసు. అయితే 78+21 99 మాత్రమే కదా, మరి మిగతా 1% గాలిలో ఏముంది? మామూలుగా గాలిలో కొంచెం తేమ కూడా ఉంటుంది, కానీ దానిని మనం లెక్కించడం లేదు. గాలిలోని అంశాలను పరిశీలించడానికి తేమను తీసేస్తాం, ఒట్టి పొడిగాలినే తీసుకుంటాం. 78% నైట్రోజన్ను, 21% ఆక్సిజన్ను మాత్రమే ఉన్న శుద్ధమైన గాలినే తీసుకుంటాం. గాలిలో కాస్త కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది, కానీ దాని పాలు 1% కన్నా చాలా తక్కువ. గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్లు కాక మరేదో ఉందని కనుక్కున్న మొట్టమొదటి వాడు కావెండిష్. హైడ్రోజన్ కనుక్కున్నది ఇతడే. 1785లో అతడు ఒక పాత్రలో గాలి తీసుకుని అందులోంచి విద్యుల్లతలని పోనిచ్చాడు. ఆ విద్యుల్లతలలోని శక్తి ధాటికి నైట్రోజన్, ఆక్సిజన్లు కలిసి నైట్రోజన్ ఆక్సైడ్ తయారయ్యింది. ఇలాంటి సంయోగాన్ని సాధించడానికి కావలసినంత శక్తి మామూలు ఉష్ణంలో ఉండదు. అదే జరిగితే కేవలం ఓ కార్చిచ్చు వల్ల వాతావరణంలో ఘోరమైన మార్పులు వచ్చేవి. నైట్రోజన్ ఆక్సైడ్ అణువులని నీటిలో కరిగించి తొలగించవచ్చు. ఆ విధంగా ఉన్న ఆక్సిజన్ అంతా తొలగించబడుతుంది. ఇక మిగిలింది నైట్రోజన్. మరికొంచెం ఆక్సిజన్ని కలిపి చూశాడు కావెండిష్. అలా ఇంకా ఆక్సిజన్ని కలుపుతూ వచ్చాడు. అలా కలుపుతూ పోతే ఒక దశలో ఇక వాయువులే ఉండకూడదని ఆలోచించాడు కావెండిష్. ఆ విధంగా గాలిలో కేవలం నైట్రోజన్, ఆక్సిజన్ మాత్రమే ఉంటాయని నిరూపించవచ్చునని సంబరపడ్డాడు. కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువులు కూడా ఉన్నా అవి అతి సూక్ష్మమైన మోతాదుల్లోనే ఉంటాయి. కావెండిష్ ఎంత వాయువు కలిపినా చివరికి కాస్త వాయువు మిగిలిపోయేది. మొత్తం గాలిలో అది ఎప్పుడూ 1% ఉండేది. విద్యుత్ ప్రభావం వల్ల కూడా అది ఆక్సిజన్తో కలిసేది కాదు. ఆ వాయువు గాలిలో నైట్రోజన్ కాదు, ఆక్సిజన్ కాదు, కానీ అది గాలిలో భాగమే. ఈ విషయాన్ని కావెండిష్ వైజ్ఞానిక లోకానికి చాటాడు, కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇంచుమించు 1 శతాబ్దం కాలం పాటు 1% శేషం గురించి అంతా మర్చిపోయారు.